చంద్రచూడ శివ శంకర పార్వతి రమణాని నగే నమో నమో. చంద్రచూడ శివ శంకర పార్వతి రమణాని నగే నమో నమో. సుందర తర పినాక ధరగరే సుందర తరే పినాక ధరగరే సుందర తరే పినాక ధరగర గంగాధర గజ చర్మ భరతర గంగాధర గజ చర్మ భరతర గంగాధర గజ చర్మ భరతర. చంద్రచూడ శివ శంకర పార్వతి రమణాని నగే నమో నమో. దరగే దక్షిణ కావేరి దరగే దక్షిణ కావేరి కుంభపుర వాసము కరదలి వీణయ గానవ మాడువ ఉరగభూషణనీ కొరళలి బసిమ రుద్రాక్షము దరిసిత పరమ వైష్ణవనునీ గరుడ గమన నమ పురదర విఠల గరుడ గమన నమ పురదర విఠల ప్రాణ ప్రియను నీనే. గరుడ గమన నమ పురదర విఠల ప్రాణ ప్రియను చంద్రచూడ శివ శంకర పార్వతి రమణ నినగే నమో.